సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక అంబరో అందాల బొమ్మ ఏడేడు జనమాల గూడు కడతావమ్మ సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక సూర్యుడునుదురెక్కితే అల్ల సిరి లక్ష్మి నవ్విందట చంద్రయ్య శిరమెక్కితే శివగంగ పొంగిందట శివధనుసు చేవట్టితే అల్ల సీతమ్మ కులికిందట ఉమరాజుడమరాలలో అల్ల హిమరాణి ఆడిందట కలలల్లి నిజమైతే పుల్లమేనంట జలతారు ఎన్నెల్ల జలకాలెనంట సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక నడియేటి నడకంటిది బతుకు పగడాల పడవంటిది అడుగడుగు సుడిగుండమే అల్లాడిపోతుంటది వయసేము వరదంటిది దాని సొగుసేము నురగంటిది అరిటాకు కెరటాలలో ఆటాడిపోతుంటది ఏ గురుడు చేశాడో ఆ పడవ చేత ఏ బొమ్మ రాశాడో ఈ బొమ్మ రాక సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక అంబరో అందాల బొమ్మ ఏడేడు జనమాల గూడు కడతావమ్మ సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక నెలవంక ఎలిగిందట కలికి కుల దీపమయ్యుందట రాకాశి ఆకాశమే రాహువై మింగిందట పసిగుండె పరితాపమే స్థితి మంటలయ్యుదట శోకాల తన లోకమై ఏకాకి యక్షుదట గుడిలాటి గుండెల్ల బడవానలు రేగి బంగారు కొలి మల్లె బతుకాయనంత సిరిదేవి సింగారి శిలక சிறுமல்ல சொகசை நடக்க சிறிதேவி சிங்காரி சிலக்கா.